300 హ్రీంకారపర సౌఖ్యద సం భా హ్రీంకారపర సౌఖ్యద హ్రీంకారపరాహ హ్రీంకార మంత్ర జపపరా హ్రీంకార ఘటిత శ్రీవిద్యా జపపరా వా తేషాం సౌఖ్యం చతుర్విధ పురుషార్థ ప్రాప్తి జన్యానంద తత్ దదాతీతి తథా హ్రీంకారాణాం వ్యష్టిరూపేణ వాచ్యాస్థానాం త్రిమూర్తీనాం పరం సౌఖ్యం సా సామరస్య సుఖః ఏకీభావానందం దదాతీతి వార్థః యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యత్ విజానతి స భూమా యత్రాన్యత్ పశ్యత్యన్యత్ శృణోత్యభ్యద్విజా నాతి తదల్పం నాల్పే సుఖమసి ఇతి ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చ నేతి యదా హేవ శవతస్మిన్న దృశ్యానాత్మ్యే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టం విందతే అథ సోభయం గతో భవతి విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతృః పరాయణం ఇత్యాది బహుశ్రుతిభ్యః అఖండ సచ్చిదానంద బ్రహ్మస్వరూపతయా సేవఫలం భవతి అన్య జ్ఞానాదన్యఫల ప్రాప్తేర్యోగాత్ బ్రహ్మవేద బ్రహ్మైన భవతి తరతి శోకమాత్మవిత్ యేన మాముపయాంతి తే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఇత్యాది శృతి స్మృతి సతేభ్య స్వస్వరూప ప్రాప్తేరేవ పురుషార్థస్య ప్రదాతృత్వం సిద్ధం ఓం హ్రీంకారపర సౌఖ్యదాయై నమః ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవత కృత శ్రీలలితాత్రిశతి భాష్యం సంపూర్ధం 440 లలితాత్రిశతి భాష్యం 300 హ్రీంకారపర సౌఖ్యద ఆం వి హ్రీంకారపర సౌఖ్యద హ్రీంకారపరులనగా హ్రీంకారమంత్రజపపరాయణులని గాని హ్రీంకార ఘటితమైన శ్రీవిద్యాజపపరులని గాని యర్థము అట్టి శ్రీవిద్యోపాసకులకు సుఖమును అనగా ధర్మ అర్థ కామమోక్ష రూప పురుషార్థ ప్రాప్తి వలన కలిగేడి ఆనందము నొసగునది గావున పరదేవత హ్రీంకారపర సౌఖ్యదాయని కీర్తింపబడుచున్నది. వ్యష్టిగా హ్రీంకార వాచ్యార్థములైన త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సామరస్య రూపమైన పరసౌఖ్యమును అనగా ఏకీభావానందమును అద్వయానందమును అనుగ్రహించిన దగుటంజేసియు పరమేశ్వరి హ్రీంకారపర సౌఖ్యదాయను నట్టి అన్వర్ధనామముతో విరాజిల్లుచుండును. యత్ర నాన్యత్ పశ్యతి ఎనుచు సాధకుడు ఎక్కడ బ్రహ్మ కంటే అన్యమైన దాని చూడడో అన్య వస్తువును వినడో అన్యమును తెలుసుకొనడో అది భూమ సర్వాతిశయమైనది. ఎచట సాధకుడు బ్రహ్మ కంటే భిన్నమైన దానిని చూచునో అన్యమును వినునో అన్యమును తెలిసి కొనునో అది అల్పము అని శృతి చెప్పుచున్నది. శంకర 1256-441 శంకర గ్రంథరత్నావళి. నాల్పే సుఖమస్తి అల్పమైన వస్తువునందు సుఖము ఆనందము లేదనియు ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన బహ్మాభిన్నమైన ఆనందమును తెలిసినవాడు దేనివలనూ భయపడడనియు యదాహ్యేవష ఏతస్మి నదృశ్యే ఈ జీవుడు నేతేంద్రియగోచరము కాని శరీరము లేని నిర్వచించుటకు వీలులేని అన్యాశ్రయమపేక్షించని అనగా సర్వాశ్రయభూతమైన పరమాత్మయందు నిర్భయమైన స్థితిని పొందినప్పుడు నిర్భయపదమును అనగా మోక్షపదమును పొందుననియు ఈ విజానమానందం బ్రహ్మ విజ్ఞానము ఆనందస్వరూపమైన బ్రహ్మయ్యనియు బ్రహ్మమే ధనమునకు దాతకు పరాయణమనియు చెప్పునట్టి అనేక శృతివచనముల వలన ఒక్క జ్ఞానము వలన తద్భిన్నమైన ఫలప్రాప్తి సంగతము కాదుగావున అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపిణిగా పరమేశ్వరియే బ్రహ్మావగతి రూపమైన ఫలమగును. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి సాక్షాత్తు బ్రహ్మవేత్త బహ్మయేయగును. 442 లలితాత్రిశతి భాష్యం. తరతి శోకమాత్మవిత్ ఆత్మవేత్త సంసార రూపమైన శోక సాగరమును దాటును ఏన మాముపయాంతి జ్ఞానులు ఏ మార్గము ద్వారా నన్ను చేర్చున్నారో ఆ మార్గమును నీకు వివరించి చెప్పెదను. నన్ను సేవించిన వారిని మృత్యురూప సంసార సాగరము మండి సముద్ధరించున్నాను. బ్రహ్మైవ సన్ బ్రహ్మవ్యేతి. ఆత్మజ్ఞానము వలన బ్రహ్మనిష్ఠుడైయున్నవాడే బ్రహ్మాత్మానుభూతి పొందును. మొదలైన వందలాది శృతిస్మృతుల వలన స్వస్వరూపావస్థానమే పరమ పురుషార్థము యొక్క ఫల మని సిద్ధాంతము. శ్రీమత్పరమంస పరివ్రాజకాచార్యులు, గోవింద భగవత్ పూజ్యపాద శిష్యులునైన శ్రీ శంకర భగవత్పాదుల కృతియగు శ్రీ లలితా త్రిశతి భాష్యమునకు ఆంధ్ర వివరణము సమాప్తము. ఇతి సం 443.